కాంతి వేగం ఎలా తెలుసుకున్నావు? పుస్తకం 6వ భాగం. అలా దృష్టి విక్షేపాలను కొలిచిన వారిలో బ్రిటన్కి చెందిన జేమ్స్ బ్రాడ్లీ ఒకడు. అతడు దూరదర్శినితో ఒక తార దృష్టి విక్షేపం కొలవగలిగాడు. అయితే తను కొలిచిన దృష్టి విక్షేపాలు దోషపూరితమైనవి. భూమి ఒక దిశలో కదులుతున్నప్పుడు తారస్థానం వ్యతిరేక దిశలో స్థానభ్రంశం చెందుతున్నట్లు కనిపించాలి. కానీ బ్రాడ్లీ పరిశీలించిన తార విషయంలో అలా జరగలేదు. తార తప్పుడు దిశలో కదిలినట్లు కనిపించింది. కాబట్టి అది అసలు దృష్టి విక్షేపమే కాదని తెలిసింది. మరి అది దృష్టి విక్షేపం కాకపోతే బ్రాడ్లీ చూసినది ఏమిటి? బ్రాడ్లీ ఈ విషయం గురించి లోతుగా ఆలోచించాడు. అతడికి ఒక ఉపాయం తట్టింది. మీరు వర్షంలో నిల్చున్నారు అనుకోండి. వర్షపు చినుకులు నిలువుగా కింద పడుతున్నాయి. అప్పుడు గొడుగుని నిటారుగా తల మీద పట్టుకుంటే మీ మీద చినుకులు పడవు. కానీ ఇప్పుడు మీరు అలాగే గొడుగుని నిటారుగా పట్టుకుని వర్షంలో నడవటం మొదలు పెడితే వర్షపు నీరు మీ ముందు భాగం మీద పడుతుంది. మీ వెనుక భాగం పొడిగా ఉన్నా ముందు భాగం తడిసిపోతుంది. ఎందుకంటే గొడుగు ముందు అంచుని కొంచెంలో తప్పించుకున్న వర్షపు చినుకు మీ ఛాతీ మీద పడుతుంది. ఎందుకంటే అప్పటికీ మీ శరీరం కాస్త ముందుకు జరిగి ఉంటుంది. కాబట్టి మీరు కదులుతున్నప్పుడు తడవకుండా ఉండాలంటే గొడుగుని కాస్త ఏటవాలుగా పట్టుకోవాలి. గొడుగుని ఎంత ఏటవాలుగా పట్టుకోవాలి అన్నది వర్షపు చినుకులు పడే వేగం మీద, మీరు కదిలే వేగం మీద, నిజానికి ఈ రెండు వేగాల నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. మీ వేగం ఎక్కువ అవుతున్న కొద్దీ గొడుగుని మరింత ఏటవాలుగా పట్టుకోవాలి. కాబట్టి మీ వేగం, వర్షపు చినుకుల వేగం తెలిస్తే మీరు తడవకుండా ఉండాలంటే సరిగ్గా ఎంత వాలు వద్ద గొడుగుని పట్టుకోవాలో లెక్కించవచ్చు. అలాగే మీరు తడవకుండా ఉండటానికి అవసరమైన గొడుగు వాలు తెలిస్తే, మీ వేగం కూడా తెలిస్తే వర్షపు చినుకు వేగాన్ని అంచనా వేయడానికి వీలవుతుంది. తార నుండి భూమిని చేరే కాంతి చినుకులు పైన ఉదాహరణలో చెప్పుకున్న వర్షపు చినుకుల లాంటివి అని ఊహించుకున్నాడు బ్రాడ్లీ. ఇందాక మీరు వర్షంలో కదిలినట్లు భూమి అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ కదులుతోంది. కాబట్టి ఆ కాంతి కణాన్ని పట్టుకోవటానికి భూమి నుండి తార దిశగా సారించబడ్డ దూరదర్శనులని ఒక ప్రత్యేక వాలు వద్ద ఉంచాలి. బ్రాడ్లీ ఆ వాలును కొలిచాడు. అలాగే సూర్యుడి చుట్టూ భూమి కదిలే వేగం కూడా తెలిసిన విలువే. ఈ రెండు విలువల సహాయంతో తార నుండి భూమికి చేరిన కాంతి కిరణం విలువ అంచనా వేశాడు బ్రాడ్లీ. 1748లో అతడు వేసిన ఈ అంచనా విలువ సెకనుకి 176,000 మైళ్ళు. రోమర్ అంచనా కన్నా ఇది చాలా నయం. కానీ అసలు విలువ కన్నా ఇది సెకనుకి 10,000 మైళ్ళు తక్కువ. రోమర్ కాలంతో పోలిస్తే బ్రాడ్లీ కాలానికి వైజ్ఞానిక పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. అంత పెద్ద వేగాలను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. కాంతి వేగానికి ఒక పరిమిత వేగం ఉందన్న విషయం, అది చాలా పెద్ద విలువ అన్న విషయం మొట్టమొదటిసారిగా శాస్త్రవేత్తలకి మింగుడుబడింది. కాంతి వేగాన్ని కొలవటానికి రోమర్ బ్రాడ్లీలు ఎంచుకున్న పద్ధతులు ఖగోళ ఘటనల మీద ఆధారపడ్డ పద్ధతులు. రోమర్ ఎంచుకున్న పద్ధతి బృహస్పతి నుండి భూమిని చేరటానికి కాంతికి పట్టే సమయం మీద ఆధారపడింది. బ్రాడ్లీ ఎంచుకున్న పద్ధతి తార నుండి వచ్చే కాంతి భూమి మీద పడే దిశ మీద ఆధారపడింది.